ప్రచురణకర్తలు హిమాలయన్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ట్రస్ట్, స్వామి రామనగర్, దోయవాడ పోస్ట్, ధారాడం జిల్లా 248140, ఉత్తరాఖండ్, ఇండియా. సంపాదకులు శ్రీ విజయ దశమన. అభిమానంతో ఈ పుస్తక అనువాదాన్ని చేసిన శ్రీ భాగవతుల వెంకట శ్రీనివాసరావుకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అనువాదకుని అభిభాషణ. భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైనది, అతి గొప్పది, ఆధ్యాత్మికంగా మహోన్నతమైనది. కాలగర్భంలో అది కరిగిపోతున్నా దాన్ని నిలబెట్టడానికి మహానుభావులు ఉద్భవిస్తూనే ఉన్నారు. వారిలో శ్రీ రమణ మహర్షి, శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద, శ్రీ మహాత్మా గాంధీ, శ్రీ స్వామి రామాలను పేర్కొనవచ్చును. దక్షిణ భారతదేశంలో శ్రీ స్వామి రామాను తెలిసిన వారు చాలా తక్కువ. హిమాలయ గర్వాల ప్రాంతంలో శ్రీ స్వామి రామ 6 పదులు దాటిన పుణ్యదంపతులకు ఆయన బాబాజీ అన్న ఋషిపుంగవుని ఆశీస్సులతో 20వ శతాబ్దంలో జన్మించారు. తన 3వ ఏట నుండే ఆయన బాబాజీ అనుగ్రహంతో పెరుగుతూ ఒక ప్రక్క అలహాబాద్ విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా, ఇంకొక ప్రక్క హిమాలయాలలో నివసిస్తున్న పరమ గురువుల వద్ద అన్ని విద్యలు, పరకాయ ప్రవేశం శ్రీ విద్యతో సహా నేర్చుకున్న అదృష్టశాలి. నర్మదా నది తీరాన మొసళ్ళ మధ్య కఠోర జపం చేస్తున్న యువకుని చూసి దిగ్భ్రాంతి చెందిన విదేశీ పర్యాటకులు తీసిన ఫోటోలు చూసిన కర్వీరపీఠ శంకరాచార్యులు శ్రీ రామను ఆ పీఠ శంకరాచార్యుగా ప్రతిష్ఠింపించారు. ఆడంబరాలు, లాంఛనాలు పొసగిన శ్రీరామ ఆ పదవిని పరిత్యజించి మరలా హిమాలయాలకు వెళ్ళి తన ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయారు. ఆధ్యాత్మిక సాధనలో అతి క్లిష్టమైన 11 నెలల ఏకాంత గృహ సాధన జరిపిన తరువాత ఆయన గురువుగారి ఆజ్ఞ మేరకు ప్రాక్పశ్చిమ దేశాల పర్యటనకు బయలుదేరారు. చివరిగా అమెరికా దేశం వెళ్ళి అక్కడ శాస్త్రీయపరంగా మానవాతీత శక్తులను ప్రదర్శించి ఆ దేశంలో కొన్ని కేంద్రాలు నెలకొల్పారు. వాటిలో 1971 పెన్సిల్వేనియాలోని హాన్స్డేల్లో స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్స్ అండ్ ఫిలాసఫీ అతి ప్రాముఖ్యమైనది. శ్రీ స్వామి రామ 1996 ఆయన భౌతికకాయం వదిలే వరకు ఎన్నెన్నో గ్రంథాలు రాశారు. అనుకోని విధంగా మా అమ్మాయి మైత్రి ద్వారా వారిని కలిసే అదృష్టం నాకు 1993 కలిగింది. ఆయన ఆయనత మేరకు వారి లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ని అనువదించి హిమాలయ పురుగులతో జీవనంగా ప్రత్యుత్తం చేసి తెలుగు ప్రజానికి అందచేయడం నా అదృష్టం. ఇప్పుడు సాధన ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ని అనువదించి తెలుగు ప్రజానీకానికి అందగించగలుగుతున్నానన్న ఆనందంతో భాగవతుల వెంకట శ్రీనివాసరావు 202 ఎలక్ట్రిక్ అపార్ట్మెంట్స్, హార్బర్ పార్క్ రోడ్, విశాఖపట్నం 530003, ఫోన్ 0891250840, 9346 33 11 81.